పడుచు వయసు నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల పన్నీటి కలువ పూల వెన్నెల్లు కరుగువేళ కనరాని చారుశీల చూసి హలిసింది పడుచు వయసు అసలు పేరు నీడ అడుగడుగు తోడుగా కథ నడుపు తమరి జాడ కనపడదు వేడుక కరిమప్పు చాటు తారా కనిపించిన సితారా చిరు చీకటింటి నీడా వెలిగింది కంటి నిండా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చెలుకనులే గెలుపులే వలుపు గెలుపులే తెలుపు వెతికి వెతికి చూసి హలిసింది పడుచు వయసు వదలడుగు ఒలుపుతనమా పెదవుల్లో దాచుతావా నిదురమ్మ పలకరింటా నీవు రాయి అలచినంతా హృదయాల సీమలోన ఎదగాన కోకిలేనా మన ఏడు జన్మలే ఏడు రంగులై కలిసి నిన్ను వెతికి వెతికి చూసి